218 హ్రీంకారాం భోజ భృంగిక సం భా హ్రీంకారాం భోజ భృంగిక హ్రీంకారస్య అష్ట ఐశ్వర్యాత్మక పురుషార్థ సాధక నానా శక్తిమతయ నానా ప్రకార సర్ణాంతర ఘటిత స్వేన పరాగ పరిమళాదిమకమలోప మితత్వ మితి యోజనీయం కమలే యథా మధుమాత్ర సారగ్రాహిణి భృంగి రమతే సర్వపుష్పరస మధుపానస్వభాన్యేన సర్వసమాపి మధాధిక్యని విదిశ్యా ప్రభుత మధుమస్వేన చ తస్మిన్నేన విశిష్యాసక్తిమతి తథా సర్వమంత్రబీజవాచ్య దేవతాత్మన సర్వానుగత హ్రీంకారస్య సగుణ బ్రహ్మ ప్రతిపాదక విశిష్టగుణన స్వేన సర్వోపాదాన తయా తదీయ స్వరూప తటస్థలక్షణవత్వేన తదభిన్న స్వరూప తయా సర్వశబ్దజాల ప్రకృతిత్వేన చ రూఢ్యా లక్షణయ వా తత్సంబంధిని సతి తదుపాసకానాం తదధిష్టాసతయా చ న తైర్లక్ష్యత ఇతి భృంగ్యుపమయ వర్ణి తేతి తాత్పర్యం ఆయి ఓం హ్రీంకారాంభో జభృంగికాయే నమః ఆం వి హ్రీంకారము అప్లేశ్వర్యరూపమైన పురుషార్థములను సాధించినట్టి నానావిధ శక్తులు గలది. ఆ విధముగా వివిధ శక్తి సంపన్న మగుటచేత నానాప్రకారములైన నానాంతరములతో అన్యాక్షరములతో రంగులతో కూర్ప శంకర గ్రంథరత్నావళి బడినదగుట చేత పుప్పొడి సుగంధము గల పద్మముకో హ్రీంకారము పోల్చబడినదని యోజనీయము. మకరందసారమును మాత్రమే రుస్వాదించినట్టి యాడు తుమ్మెద తామర పువ్వు నందు రమించుచుండును క్రీడించుచుండును సకల పుష్పరసమైన మధువును త్రాగు స్వభానము తుమ్మెదకు గలదు. అందువలన సర్వ పుష్పములయందు సమానమైన అభిమానము గలడయ్యు. మకరందమందలి మాధుర్యాతిశయ మును తెలుసుకొనవలయు ననెడి ఇచ్ఛతో అధిక మకరందము కలిగియుండుట వలన ఆ కమలమునం దేవీశేషమైన దూసెత్తి కలిగియుండును. ఆ రీజిగా సర్వబిజమంత్ర వాచ్యమైన దేనతాత్మగా పరదేవత సర్వానుగతియ్యుండును. అయినను హ్రీంకారము విశిష్టగుణ సంపన్నము కావున ఆ హ్రీం దని తాత్పర్యము. బీజము నిఖల ప్రపంచమునకు ఉపాదాన కారణమైన సగుణ బ్రహ్మను ప్రతిపాదించుచుండును. తన్మంత్రదేవత యొక్క స్వరూపలక్షణ తటస్థ లక్షణములను చెప్పుచుండును. తదభిన్న స్వరూపము గలదే విరాజిల్లుచుండును. ఈ కారణముల వలన సకల శబ్దజాతమునకు ప్రకృతియే మూలమై పరావాక్ స్వరూపిణియే హీంబీజము రూఢ్యా లక్షణయ ఆ పరమేశ్వరితో సంబంధము గలిగియుండును. కావున జాపకుల చేత తధిష్టాన దేవతారూపముగా పరిలక్ష్మీత ఎగుచున్న దగుటం చేసి పరమేశ్వరి భృంగికతో ఆడుతుమ్మెదతో పోల్చబడేనదని తాత్పర్యము. 326 లలితా త్రిశతి భాష్యం. విసే పరమేశ్వరి భ్రామరి శక్తియని చండీ సప్తశతి ఎందలి క్రింది వచనముల వలన తెలియవచ్చుచున్నది. యదాగుణాఖ్యాస్త్రైక్యే మహాబాధాం కరిష్యతి తదాహం భ్రామరం రూపం కృత్వా సంఖ్యేయ షటత్వం త్రైలోకస్య హితార్థాయ నధిష్యామి మహాశ్రం భ్రామరితి చ మాం లోకాస్తదాస్తోష్యంతి సర్వతః. కావున హ్రీంకారాంభోజ భృంగిక ఎను నామము మేశ్వరి యొక్క భ్రామరి శక్తిని సూచించుచున్నదని భావనీయము.